జనయంత ప్రశస్తం దూరేసం గృహపాదిమర్యం తమగ్నిమస్తేవసాన్స ప్రతిచక్షమవాసే కుతశ్చిత్ దక్షాయోయోదమాసనిత్యా ప్రేద్ధో అగ్నేదీదిహి పురోనోజస్రజా సూర్న్యాయవిష్ఠ త్వాం శశ్వంతముపాయంతి వాజాః ప్రదే అగ్నయోగ్నేభ్యో వరం నిస్సువీరాశ్వసుతం దద్యుమంతాః యత్రానరః సమాసాదేషు జాతాః దానో అగ్నేయాలయం సువీరం స్వపత్యం సహస్య ప్రశస్తం నయం జావాతరతి జాతు మావాయ ఉపజమేది యువతిస్సు దక్షం దోగావస్తోర్హవిష్మాతి ఘృతాజీ ఉపస్వేన పరమధిర్వసూయుః విశ్వా అగ్నే పదహారాజీర్యభిస్తపోభిరదహోజరూథం ప్రతిశ్వరం చాదగస్వామీవా ఆయస్తే అగ్నిధలే అనేకం వసిక్షసుక్రదీతి వహ్పావాక ఊతో నేభిస్తపథైరిహ స్యాః వియేతే అగ్నేభేదిరే అనేకం వర్తాన సహపిత్ర్యా సహపురుత్రా ఉతో నేభిః సుమనా ఇహ స్యాః ఇమే నరో వృత్రహత్యేషు శూరా విశ్వాదే వీరభిసంతు మాయా ఏ మేధియం పరయంత ప్రశస్తాం మాసూనే అగ్నే నిషదామనృణాం మాసేషసో వీరతా పరిత్వా ప్రజాపతిషు దుర్యాసు దుర్య యమస్వీ నిత్యముపజాతి యజ్ఞం ప్రజావంతం స్వపత్యం క్షయం నః స్వజన్మనాశేషసా వా ప్రధానం పాహినో అగ్నే రక్షసో అజుష్టాత్ పాహి ధూర్తేరరుషో అఘాయోః త్వాయుజావృతనాయోగ్రభిష్యాం సేదగ్నిరగ్నీంగ్రత్యస్త్వన్యాన్యత్ర వాజీతనయో వీళుపాణిః సహస్రబాధా అక్షరా సమేది సేదగ్నిర్యోపనిషదో నిపాతి సమేద్ధారమంగళమృష్యాన్ సుజాతా సహపరిచరంతి వీరాః అయం సో అగ్నిరాహూతః పురుత్రాయమీశానః సమిదింధే హవిష్మాన్ పర్యవేద్ధ్వరేషు హోతాః త్వే అగ్న ఆహవనాని భూరీశానా స ఆజూహుయామనిత్యా ఉభా శృణ్వంతో వహతు వ్యయేధే నిమో అగ్నే వీతమాని అవ్యాజస్రో వక్షి దేవతాదిమచ్చ ప్రతినయీం సురభీనివ్యంతు మానో అగ్నే వీరతే పరాదా దుర్వాససే మాతయే మానో అస్యై మానాక్షుధే మా రక్షసృతా వో మానో దమే వావనాజూర్థాః నో మే బ్రహ్మాణ్యగ్నముచ్చదాధిత్వం దేవమఘవద్భ్యశ్రుతః రాతౌ శ్యామోభయా సాదే యూయం పాత స్వస్తిభిః సదా నః త్వమగ్నే సుగభో రంగసం రక్షుదీతీసూ నో సహసోదిదీ మా త్వే సజాతన జే నిత్యా ధర్మా వీరో అస్మన్నర్యో విదాసీత్ మానో అగ్నే దుర్భృతయే సేషు దేవేద్ధేష్వగ్నిషు ప్రవోచః మాతే అస్మాన్ దుర్మతయో భ్రమాచిద్దేవస్య సూనో సహసో నసంత సమర్థో అగ్నేష్వనీకరేవా నమత్యోయ ఆయుహోతి హవ్యం స దేవతా వసుమలిం దధాధియం సూరిరచ్చి పృచ్ఛమానయేతి మహోనో అగ్నే సుభిజస్య విద్వాన్ సూరిభ్యావహ విరంతం ఏనామిదం సాగదా పద్మదేవా వీక్షితా సాయుషా సువీరాః నో మే బ్రహ్మాణ్యగ్నముచ్చ సాధిత్వం దేవమఘవద్భ్యశ్రుతః రామౌస్యామోభయా సాతే యూయం పాత స్వస్తిభిః సదా నః భద్రం నో అభివాద యమనః. సమయమగ్రే అద్యశోచా బృహత్యాజతం ధూమగృణన్ ఉపస్మృత దివ్యం దానస్తో వైః సంరస్మిభిస్తదన సూర్యస్య రాజం దస్య మహిమానామే రాముపస్తో రామయజతస్య యజ్ఞైః ఏ శుక్రదేవస్సు చ యోధియం ధాస్వరం దేవా ఉభయాని అవ్యా జీవేన్యం అసూరం సుదక్షమందర్దూతం రోదసీ సత్యవాచనం మనుష్వదగ్నిం మనో నాశమిద్ధాంతమద్భరాజతమిన్మాహేమ సపర్యమో భరమానా అభిజ్ఞ ప్రవృంజతే నమదాభిరగ్నౌ ఆజిహ్వానాఘృతపృష్టం మృషద్వదధ్వర్యమో హవిడామర్చయధ్వం స్వాధ్యో విదురో దేవయంతోసిశ్రయోరథయుర్దేవతా పూర్వేషు జన్న మాతరాదిగానే సమగ్రగోన సమానేష్వంజన్ ఉదయోరాణే దివ్యే మహీన ఉరాధానక్తృదుఘే మెరిగిడదా పురుభూతే మగోనీనాయజ్ఞేత విప్రాయజ్ఞేషు మానోషేషు కారూ మన్యే మాం జాతవేదసాయ్యై ఊర్ధ్వన్నో అధ్వరం కృతం భవేషు దేవేషు మనసో భార్యాణి ఆభారీభారీభిస్ సజోషాదిలా దేవైర్మానుష్యేభిరగ్ని సరస్వతీ సారస్వతేభిర్వాస్రో దేవీర్భరిగిరేదంతో తన్నస్తురీపమథ పూర్ణయిష్ణు దేవత్వక్కర్విరాణస్య స్వ వీర కర్మణ్యస్సు దక్షో యుక్తగ్రావాజాజేవాదేవాదేవానగ్నిర్హిస్సూతయాతి సేదుభూతా సత్యత రోజాది దేవానాేద ఆయాశ్యగ్నే సమిధానో అర్వాయింద్రేణ దేవై సహసంభిః వ్యయన్నాస్తావదీతిస్సు పుత్రా స్వాహా దేవా అమృతా మాదయంతాం అగ్నిం వో దేవమగ్నిభిః సజో రాజయక్షం దూతమధ్వరే కృణుధ్వం యో మర్త్యేషు నిద్రోభిర్మృతా పాతమున్మూర్ధా ఘృతాన్నః పాపకః క్రోధన శోదయమాసే భిక్షం యథా మనః సంవరణాద్యస్థాత్ ఆదశ పాదో అనువాతి శోచిరథస్వదే ప్రజానం కృష్ణమస్తి ఉద్యస్య తేన పజాత శర్మిణోగ్నేతరం జగరాజిహారా అచ్చాద్రామర్షో ధూమలే దిశం ధూతో అగ్నయీయాసే హి దేవాన్ ఇయస్య తే పృథివ్యాం బాజో అశ్రే త్రిషుయన్నాథమనుకలం భైః సేనే దృష్టా ప్రతిదృష్టయే జయమనదస్వదుక్వావేక్షి తమని దోషాతముషీలమిష్టమగ్నిమత్యం నమజ్జయంతనరాః నిశితానా అదీచిమస్య యోనౌ దీతాయ శోచిలాహూదస్య వృష్ణాః సందృక్తే స్వనీక ప్రతీకాంబియద్రుక్మోలరోచ సముపాకే దివోనతే తన్యదురే దిలుష్పశ్చిత్రో నశూర ప్రతీచక్షిభానం యథాస్వాహాగ్నజేదాసే మహలీలాభిర్ఘృతమద్భిష్ట హవ్యైః ఏభిర్నా అగ్నే అమీతైర్మహోభిః సతనం భూర్భిరాజాసీభిర్నిపాహి యావాతే సంతి దాదృభే అధృష్టాగిరో వాజాభిర్నృపతీరుషాః తాభిర్నస్సూనో సహసో నిపాహి త్వత్సూరీర్జరింద్రేంజాతవేదః నిర్యద్భూతే భస్వధి జిస్సు దీర్ఘాత్వజా కృపాదన్వా ఆరోచమాన ఆయో మాత్రో ఋషేణ్యో జనిష్టదే భయజ్జాయ శుక్రదుఃపావక ఏతానో అగ్నే సౌభాగాది దీక్ష్య వికృతుం సుచేత సంవదేవ విశ్వాసోదృభ్యో గృణతే సంతు యూయం పాత స్వస్తిభిః సదా నః శుక్రాయ భానవే భరధ్వంగాద్యం మతిం చాగ్రహేషు భూతం యో దైవ్యాయమానోషాజనోష్యంతర్విశ్వాయమిత్మరాజిగాతి సహృత్సా అగ్నిస్తరో నశ్చి నష్టో అజనిష్ట మాతు సంయోగలాయువతే శుచిదన్ భూరి చిదన్నాసమిదర్తి సద్య అస్య దేవస్య సమదర్జనీకేయం మంతాసేతం జగృభ్రే నియోగిభవం పౌరుషేయీ భువోచ దురోకమగ్నిరాజవే శుశోచ అయం కవిరక విషప్రదే తామర్తేష్వగ్నిరవృతో నిధాయి సమానో అత్ర జుగులస్సరస్వ సదాత్వే సుమనసస్యామ ఆయోయోనిం దేవతేతం సదానక్రత్వాఖ్యా అగ్నిరవృతాక్రదారీత్ నమోషాధీశ్చ బలినశ్చ గర్భం భూమిశ్చ విశ్వధాయ సంవిభర్తి అగ్నిరమృతశ్చ భూరేరీసే రాజసువీర్యస్య ధాతోః మాత్వాభిజందరగదామనందవీరామాప్సవః పరిషదామమాధూవః పరిషద్యం చలనస్య లేప్నో నిత్యస్య రాజప్రదాయస్యామ నశేషో అగ్నే అన్యజాతమశ్చేతానశ్చమాపథో విదృక్షః నీద్రభాజారాణోధర్యోమనసామంతబాహు అథాచితో గప్పునరుత్సేత్యానో వాజ్యభీషాడే ద్రువ్యామగ్నే మనుష్యోరిపాయి సంత్వాధ్వస్పందలభ్యే దుపాధస్సం రజస్పృహయాయ సహస్రీ ఏదానో అగ్నే సౌభాగాది దీక్ష విక్రమం సుచేత సంవదేవ విశ్వాస్తోతృభ్యో గృణతే స సంతు యూయం పాత స్వస్తిభిః సదా నః ప్రాజ్ఞయే వసే భరధ్వం గిరణం దివో రతయే పృథివ్యాః ఏవం విశ్వే నామృతానా ఉపస్థే వైశ్వానరో వా వృధే జాగ్రవద్భిః దృష్టో దివిధాయజ్ఞః పృథివ్యాం నేతా సింధూనాం మృగభస్త్యానాం సమానోషీరభివిశో విభాతి వైశ్వానరో వా వృధానో వరేణ తద్భియామిష ఆయన్న శిక్నీరసమనాజీర్భోజానాని వైశ్వానరపురేషోజానపురోజగ్నేతరీదేధాతు పృథివీ బుధ్యోర్వైశ్వానరప్రథమగ్నే సచంత త్వం భాసా రోదసీయాతంసాజశ్రేణ సోజిషాసోజానః స్వామద్దేహో వామసానాశ్రదంతేధునా యో ఘృతాజీ పజుం కృష్ణీనాం రక్ష్యం రజీనాం వైశ్వానరమునాం కేతుమన్నాం ద్వే అసుర్యాంగిరం భంక్రతుం హితే మిత్రమోజుషంత తమ్ దస్యోంగ్రోకాసో అగ్నాయ పురుజ్యోదిర్జన జన్నార్యాయ సజాజమాన పరమేవ్యో మన్వాయన్న పాథ పరీపాసి సత్య తమ్ భువజా జనయన్న విక్రన్న పద్యాయ జాతమేదో దశన్ తామగ్నే అస్మేయిడమేదాయ స్వై స్వానరద్యుమతీం జాతమేదః పిండాసి విశ్వవార పృథుశ్రవో దాదుడే మర్త్యాయ అగ్నేమవద్భుక్షణం దయన్నివాజాం సృత్యుపస్వ ఐశ్వరమహీన శర్మాయరుద్రేభీరగ్నేసూభిస్తూరా అసూరస్ ప్రశస్తిం పుంసకృష్ణీ నామానుమాద్య ఇంద్రస్వందే దారుం వందమానో వివక్మి కవిం కేతుం ధాసిం భానుమద్రేర్భిన్వంతిసం రాజ్యం రోదస్యోః పురందరస్య గీర్భిరావీవాసేర్వృతాని పూర్యామహాని ృద్రవాజపనీంద్రశ్రద్ధాయ్యాయ పూర్వశ్చకారాపరాజూన్ యో ఆచీనేతమదం ప్రాచీచ్చకారతమశ్రచీ సమీశానంబస్తో అగ్నింద్రేణేషేణాగతం దమయంతం బృధన్యోన్ యో దేహ్యో అనామయద్వధస్నైర్యో అల్యపత్నీరుడదస్తకార స నిరుధ్యానగోషో జర్కో అగ్నిర్విశచక్రే వరిగృతస్తహోభి ేజనాస్తుమతిక్షమానాదమారోదశ్రోరాస్తాదపిత్రోరుపస్థం ఆ దేవోదే బుద్ధ్యాసూరి వైశ్వానరముదీతూర్యస్ ఆదముద్రాలవలాపరస్వాదాగ్నిర్దే దివ ఆపృథివ్యాదేవ్రహసానమగ్నిమస్వన్నభాజినమోభి భవానో దూతో అధ్వరస్ విద్వాన్ప్రాదేవేషు వివిధే విగద్రూహ ఆయాయజ్ఞే మధ్యా అనుస్వామంద్రో దేవానాం సఖ్యం జూషాణ ఆదాయర్నదయన్ పృథివ్యాజంభేర్విశ్వముషధ్వనాని ప్రాచీనో యజ్ఞస్తుీతీనీతే అగ్నిలీలితో నహోత ఆ మాతరా విశ్వరేహు పానోజోజిఠజ్ఞిసేవ సర్జో అధ్వరేణ చిరం జానందమానుషాసోపిచేదసోజయేషా విశామాధాని విశ్వదర్దురోణే ఏ నిర్మంద్రో మధుపచారుతావా అసారి ప్రదో వన్నై రాజగన్నానగ్నిర్బ్రహ్మా నిషదానే విధర్త ేర్విశ్వమాతీరంద్రమేవాదక్షన్ ప్రజే విశస్తిరంద్రోడమానా ఆయేమే అస్దీధృతస్ నోత్వామగ్నజీమహే ప్రతిష్టాయీశానం సూనో సహసోపసూనా యుషం స్తోతృభ్యో భగవద్భ్యాయం పాద స్వస్తిభిస్తేరాజాతమనజో నమోభ్యజ ప్రతీకమాహూతం ఘతేన నటో హవ్యేభీలతే సమాధాగ్నిరగ్రముషసామశోచి అయముష్యసుమాభావే దివోతా మంత్రో మనోషో జో అగ్ని విభాగస్తృజాన పృథివ్యాం కృష్ణవ విరోషాధీభిర్వక్షే అజానో అగ్నే వివాదస్సు భక్తిం కామస్వధామ్రేణవస్సస్యమానః కదా భావే మమదాయస్సు తత్ర రాజో మందారో దుష్టరస్య సాధోః ప్రాయమగ్నిర్భారతస్య దృణ్వే వియత్సూర్యో న రోచతే బృహద్భాః అభియమ పూరం మృదానాద్యూతానో దైవ్యో అదీతి సుశోచ అధన్యే ఆహవరాని భూరి భువో విశ్వే విశ్వమనానీకై సంయస్తోభ్య ఆపయే భవాదిద్యుమదీవచారనం రక్షోహ నోగ్నయే మహే వసిష్ఠాయీశానం సూరోదః సోపసూనా స్తోత్రభ్యో మఘవద్భ్యారూయం పాద స్వస్తిభిస్తాన అబోధిజానపుషదాముపస్థాద్ధోతా మంద్రః కవిత మత్పావక తథాదిగేతుముభయస్య చందోరావ్యా దేవేషు ద్రవీణం సురత్సు సశక్రతుర్యో విదురః పనీనాం పూరానో అర్కం పూర్వభోజసన్నః హోదా మంత్రో విశాంతమో నా స్థిరస్తమో దృశే రామ్యాణ అమోర కవిరీదిర్విశ్వాన్సు సంసంమిత్రో అదీతి శివో నా చిత్రభానుర్వృతాం భాత్యగ్రేపాం గర్భ ప్రసవాదీవేశ ఈలేన్యో భోమనుషో జుగేషు సమనగాసు జజ్జాతవేదా సుసంవృతాభారుణాయో విభాజి ప్రతిగావః సమిధానం భూధంత అగ్నేయాదిదూత్యామాయీషణ్యో దేవాంగచ్చా బ్రహ్మకృతా గణేన సరస్వతీ మదురో అస్తి ఆపో లక్ష్మీ దేవాంగ్రేయాయ విశ్వాన్ క్షోజరోధం ఘన్యక్షీలాయే పురంధిం పురునీచాయాదవేదోజరస్తూనం పాదస్వస్తిభిస్తదాన ఉషోన జాన పృథుపాజో అశ్రేద్ద విద్యుదీర్జక్షోసు జాన మృగారనిశ్రుతిరా భాతి భాసాధియో హిన్వానభూసతీరీగ అన్నమస్తోజన్మాని దేవాద్వాన్ద్రవద్ధూతో దేవయా భావనిష్ఠ అచ్చాగిరో మదయో దేవయంతీరగ్నియంతిద్రవీరం భిక్షమాణా సుసందృతం సుప్రతీకాం స్వంతం కవ్యవహమరతిం మానుషాణాం ఇంద్రం నో అగ్నే వసూభిః సుజోషా రుద్రం రుద్రేభిరావహ బృహంతం ఆదిత్యేభిరదీరిం విశ్వరణ్యాం బృహస్పతిభిర్భిర్విశ్వవారం మంత్రం హోదానమసిజోరిష్టమగ్నిం విశాయీలతే అధ్వరేషు ీనామతంద్రోదోదేవాన్ మహాధ్వరస్ ప్రకేతో నగరేమృతా మాదయంతే ఆవిశ్వే సరసం జాయి దేవైర్న్యోదా ప్రథమ స దేహ స్వామీరే అజిరం దూత్యాయమిష్మన్మానూషాదేవైరాసదో బరిహిరగ్నేహాన్యస్మై సుదినా భవంతి క్రిస్తీదత్తో ప్రతీకి దుర్వసో నేత్వే అంతర్దాసు క్షేమత్యాయ మనుష్యదగ్నయక్షి దేవాన్ భవానో దూతో అభిషస్తి పాపా అగ్నిరీదే బృహతరస్యాగ్నిర్విష్టస్య హవిషకృతస్య కృతం హ్యస్య వసవో జిషంతాథా దేవాదధిరేహవ్యవాహం ఆగ్నే వరహవిరజ్జాయ దేవాలింద్రజ్యేష్ఠాస ఇహ మాదిరంతాం ఇమం యజ్ఞం దివి దేవేషు దేహి యూయం పాద స్వస్తిభిస్తదానః అనన్న మహానమాదాయోదీతాయసమిద్ధస్వేదూరోణే చిత్రభానుంరోదసీ అందరుర్వీ స్వాహృతం విశ్వతః ప్రత్యంతం సమన్నా విశ్వాజురితాని సాహ్వాదమేద మహాజాతవేద సనో రక్షిణద్దురిజాస్మాతనో మఘోనా ంబరూణ ఉత మిత్రో అగ్నే త్వాం వర్ధంతి మతిభిర్వసిష్ఠాసూషణనాని సంతు యూజం పాదస్వస్తి విశ్రానే విశ్వసుచేధియంధే సురగ్నే మన్నాధీతిం భారధ్వం ప్రీణానో వైశ్వానరాజయతీనా ోదశీ అవృణాయమాన తమ్ దేవాంచో వైశ్వానరజాతేదో మహిత్వా జాతోజలగ్నే భువనావ్యక్ష పశూన్న గోపాయ పరిజ్మా వైశ్వానర బ్రహ్మణే విందగాధుం యూజం పాద స్వస్తిభిస్సదాన సమిధా జాతవేదేవాయ దేవూతి హవిర్భిశుక్రసోజి నమస్వినో వయందాసే మాగ్నయే వయందే అగ్నే సమిధాదిదేమ వయందాసేమ దృష్టదీయత్ర వయమ్ హృదయనాధ్వరస్రహోదర్వయం దేవ హవిషా భద్రశోచే ఆనో దేవేభిర్వ దేవూతిమగ్నే జాహి వటకృతిం జుషాణ తుభ్యం దేవాజదశ్యామయూయం పాద స్వస్తిభిస్తదాన ఉపసస్యాయ వీరుడ ఆస్యే జుహుదా హరి యో నో నేదిష్టమాప్యం యః పంచదర్షణి రవీరి ప్రసాదతమే నమే కవిర్గృహపదుర్జుమా స నో వేదో అమాత్యమగ్నే రక్షతు విశ్వదాః ఉదాస్మాన్ పాత్వంగసః కమన్నస్తోమమగ్నయే దివస్యేనాయ జీజనం వస్వః కువిద్భనాదీనః స్వార్గాయశ్చ శ్రియో ధృతే రజిర్వీరవతో యథా అగ్నే యజ్ఞస్య శోచతః సేవాంబేదువషక్రతిమగ్నిర్జోషత నో గిరాజిష్ఠోహ వ్యవహారిస్పదేమంతం దేవీమహి సువీరమగ్న ఆహుత క్షతముశ్రశ్చీరిస్వయం సువీరస్వమస్మయో ఉపత్వా సాధజేన నో విప్రాసోయంతి ధీతిభీః ఉపాక్షాదాసహస్రునీ అగ్నిరక్షాంసి శుభ్రసో చిరవత్య శుచిపాపకీడ్యాః స నో రాధాంశాభరేషాన సహసోజో భగశ్చదాధువార్యం త్వమగ్నే వీరవత్యసో దేవశ్చ సవితా భగాః దిదిశ్చదాధివార్యం అనగ్నే రక్షాణో అంఘస ప్రతిష్పతే పరీషదః తపిష్ఠైరజరోదః అథామగీనాయశ్చనాదృష్టోనృపీతయే ఊర్ధ్వవాసదభూజిః తన్నః పాహ్యంఘసో దోషావస్తరఘాయతః దివానక్కమదాభ్య ఏనామో అగ్నిర్నమసోర్జోన పాదమాహూవే ప్రియం చేతిష్టమరణం స్వధ్వరం విశ్వస్య దూతమృతం సయోజతే అరుషా విశ్వభోజసాసరుద్రపస్వాహుతః స్వద్బ్రహ్మా యజ్ఞస్సు సమీపసూనాం దేవం రాధో జనానాం ఉదస్య సోదిరస్థాయుక్వాలస్వీరుషాః ఉద్ధూమాసో అర్షాసో దివిస్మృతస్తమగ్నిమిందతే నరాః నంద్వా దూతం గృణ్మహే యతస్తమం దేవాంగాభీతయేవః విశ్వాసూనో సహసో మత్తభోజధారాస్మదద్యద్వేమహే త్వమగ్నే గృహపాతిస్త్వం హోతానో అధ్వరే తమ్భూతావిస్తవార ప్రదేతాయక్షిరేషీ చవార్యం కృతిరత్నం యజమానాయ సుప్రతోత్వం యరత్నసి ఆనాదితే విశ్వపృథ్వీరం సుతం సోజశ్చ దక్షతే ే అగ్నే స్వాహుత ప్రియాసంతు సూదయ యంత్రోజే మఘవాజనామూర్వాందయంతగోణామిలాదాషీదతి శ్రాయత్సహస్రోయోగర్మ దీర్ఘశ్రుత్ సమంద్రయాజిహ్వజావన్నీరాసా విదృష్టర అగ్నేరయం మఘవద్భ్యో నవారవ్యదాదించసూదయ ఏదాధాశిరస్యామే నశ్రవతో మహాసప్తిభిక్షం సదనం భూర్భిర్యామిష్ట దేవోద్ర వినోదాం ఉద్వాసిధ్వముపావృణధ్వమాదిద్వో దేవోహతే సంహోతారమధ్వరస్ ప్రచేత సంబన్ధిం దేవాగృణ్వత తిరత్రం విధతే సువీర్యమద్వర్జనాయ దాసుషే అగ్నే భవసుషమిధాసమిద్ధ ఉత బర్హిర్భిరా విస్త్రీణీతా ఉతద్వారీర్విశ్రయంతముత దేవాహేహ అగ్నే బీహిషిషాయక్షిదేవాధ్వరాతవేద స్వధ్వరాకారతి జాతవేదాయక్షేవామృతాన్విప్రయచ్చ స్వార్యాణి ప్రేత సరత్యాభవంతాలిషో నో అద్య స్వాముదేహం దేవాసో అగ్న ఊర్జాదశ్యామహో నో రత్నాయాన ేహజరచితరస్ంద్రయంద్ర విశ్వామాజరితారోహసన్వన్వేగావస్సుఖాస్వేహ్యస్వాస్తమసూరేవేమీక్షేవాజుభిరస్వైర్స్వాజరీరాజే అస్మాన్ ఇమాృత్వృధానాసో అత్ర మంద్రాయిరో దేవంతిరుపస్థో అన్వాచీదేవచ్చారాజదేదస్యామదేసుమతాన్నసన్మన్ధేనన్నత్వాయవేదుక్షాన్వబ్రహ్మాయదేవదృష్టామిన్నేగోపదిం విశ్వ ఆహారేంద్రస్సు మతిం గన్వచ్చ అన్నాంద్రిజిత్వ్రధానాసుదాసేంద్రో గాఢాన్యోత్సు శర్ధంతం సంయముదశనవ్యశ్రాపం సింధూ నామకృణోదశస్తి పురోడాయిర్వోక్షూరాసీద్రాజే మత్స్యాసో నిశీత అపీవ సృష్టించోసో భలాసో భలంతాలీనాసో విషాణిన శివాదా ఆయోదయత్సమాజ్యవ్యాదృశ్వభ్యో అజగంజుధాభ్యో అదీతి శ్రేవయం గర్భే పరుష్ణీం పృథివీం పరుష్కవిరాజయచ్చాయమాన ఈజురథన్నర్థం వరుష్ణీమాసుష్టలేదాభివిత్వం జగామ సుదాసీందుగామిత్రానరంధయన్మానుషే వద్ధీవాద ఈజుర్గాయ సాధగోపాయమభిత్రం చిదాసా ప్రశ్నీ ప్రేదిగా సృష్టిం చక్రం నీవారందాయం సదిం దశ్రవస్రామీ కర్ణయోర్ణాన్యస్థాః తస్మో నద్భన్నిశీలాది బరిహిస్తుంద్రాయేంద్రవేద్రాహుత్రం బాలం భోజే అమలందృంగిరాన్యే రామింద్ర పురస్సప్తద పూర్వం విదసే వృద్ధవాచంశ్రహస్రాసో అధిరడ్డు భోజు విశ్వేంద్రీర్యాణి ఇంద్రే నైతే రుత్స భోగే వీరా భోన దృష్టాధవంతీర్విశ్వాసేర్ధం వీరస్ శ్రుత పామ ఇంద్రం పరాసర్ధం తమ్ నునుదే అభిక్షా ఇంద్రోమన్యుమాయమాన సిద్ధద్వేగం చకార సింహ్యం చిత్రేనాజఘాన అవస్రక్తీర్వేశ్వరింద్ర ప్రాగచ్చద్విశ్వాభోజనాసుదాసే ోరారధుష్టే వేదస్ంధరంధ్యేనస్సు కృణోతి దిగ్మంతస్మిగ్రామింద్ర ఆవదింద్రం జమునా వస్త్రాద్రభేదం సర్వదాయ అజాహస్త్ర భోజక్షీర్షాణి జభ్రునశ్చాయింద్రతరోనరాజ సంచక్షే పూర్వాహోనూత్నా దేవాన్యమానం జగన్మానృహరంభే ప్రయే గృహాతమాదు స్వాజాసనరాధుర్వదిష్ట భోజస్ధూమంతాసుదాసాహన్నైజవనశ్చదానం చతో మాపైజవనశ్చదానాస్మద్దిష్టయక్షిశమినోనిరేకేద్రాసో మా ప్రతిష్టాసుదాసస్తోకం తోకాయశ్రవసే వహంతి యస్యశ్రవో రోదసీ అంతరుణ్వీసీష్ణేసీష్ణే విభవాదా విభక్తా సప్తేదింద్రన్న శ్రవతో గృణంతి నియుధ్యమధిమాసిదాదభీరే ఇమం నరోమరుత సచ్చదానదిబోదాసన్న పితరం సుదాసాః అవిష్టనామైయవనశ్చేతం దూనాసం క్షత్రవరం దుభోజు యస్మృంగాడభోన భీమలేక కృష్ణేశ్చావజాధి ప్రవిశ్వాః యస్వస్వతో అదాశుశోకజస్య ప్రయంతాసి సుష్ీతరాజవేదాః త్వం హత్యదింద్రగుత్సమా వస్తుమానస్తన్వార్యే సంయక్షుష్టం కుజభంజస్మాహరంధయ ఆర్జునేయాయ శిక్షన్ త్వం ధృష్ణో దృషదా వీతహం జం ప్రాపో విశ్వాభిరుతిభిః సుదాసం పౌరగుత్సిం ప్రసదస్యుమా భాక్షేత్రసాదావృత్రహత్యేషు పూర్వం ృభన్మణో దేవీ గౌభూరీహర్యస్వహంసి తన్నిశంసుమూరింధు నిజాస్వాపయోదీరే సుమంతు తవచ్చోజ్ఞానీ వజ్రహస్తాని నభయత్పురో నమతిం చ సద్యః వృత్రం నమోచి బుదాహన్ రాత ఇంద్రభోజనాని రాతహం జాగరాజు బ్రహ్మాని పురుషాగవాదం మాతే అస్యాం సాగతా పన్నగిష్టా భగాజ భూమహరి పరావై రాజస్వేర్వరోస్తవ ప్రియా సూర్యుశ్యామ ప్రియాసయిత్రే మఘవన్నభిష్టో నరో మదేవేషిక్వాయమంశ్యం కరిష్యన్ సత్యశ్చిన్నుతే మఘవన్నభిష్టో నరస్సం సంయుక్తాస భుక్షా ేహమేర్విపణేంద్రాసన్నస్మాన్ేష్యుజ్యాయస్మై స్తోమానృతమనుభ్యమస్మద్యోదతో మఘాని ఏషామింద్రే శివో భూస్సూరో నూయింద్రదూరస్తవ మానభూందీ బ్రహ్మజూతస్తన్వామృతస్వ ఉపనోవాజాన్నిమేష్యుపస్తేంజూయం వాదస్వస్తిభిస్తదాభద్రం నో అపి వాదయమనా నమోధిష్ట్రాదానయేంద్రేణ సో మనశ్చిత్ హంతృత్రేంద్రూసుమూతి కర్మదాసుదాసే అహమాపురోగందాపసుమురాధాషే భూత్ జుద్వాగర్వాఘజత్సమద్వాసూరస్రాజాజనుభేమరాధయింద్రప్రదాస్వోజాశ్వం శత్రుయంతం జఘాన ఉభేజీంద్రరోదీమయత్వ్రాధమీషీభిష్ నివజ్రమింద్రో హరివాన్విక్షన్ సమంధ సాపదేషు బాహూభోచ వృషాజాన వృషాణం ప్రణాయతమో చిన్నారీ నర్యం సూవ ప్రయస్సేనానీరీన సత్వారేణ నోషిత్సభ్యేషదే నో నరేణన్మనోజో అస్య ఘోరమామివాసాంద్రేర్వాం శిక్షయస్ రాజర్తమారుజా ీయోష్ణ అమృతీపర్యాదీతూరమాచిత్రిత్యం భరాయింద్రయింద్ర ప్రియోజనోదాన్యేకే అద్రిపస్తాదే అశ్యాంసుమతోమరుధే అగ్నదోర్వీత స్తోమా అధిక్రతృగాపుతాపుర్మాఘవన్నక్రపిష్ట రాజస్కామోనంత ఆఘన్వమంగసక్రమస్వ ఆశాగోల సదాయుగేధాత్మనాథే మఘవానో జిగంతి అశ్వేషితే అస్తు పాదస్వతి